అధ్యాత్మ రామాయణ మాహాత్మ్యము. అప్రమే త్రయాతీత నిర్మల జ్ఞానమూర్తయే మనోగిరాం విదురాయ దక్షిణామూర్తయ నమః. సూత ఉవాచ: కదాచిన్నారదో యోగీ పరాను గ్రహవాంఛయా పర్యటన్ సకలాన్ లోకాన్ సత్యలోకముపాగమత్. పూర్వము సూతుడు నైమిసారణ్యంలోని ఋషులకు ఈ విధముగా చెప్పుచున్నాడు: యోగి పుంగవుడైన నారదుడు లోకహితార్థము సత్యలోకమునకు బోయెను. అక్కడ మార్కండేయాది మహర్షులు వేదములు పరివేష్టించియుండగా బ్రహ్మదేవుడు బాలసూర్యుని వలె ప్రకారించుచున్నాడు. నారదుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుని స్తోత్రముతో సంతుష్టి చెంది, నారద, నీవడుగదలచిన దానిని అడుగుము, చెపుతాను అని అన్నారు. అప్పుడు నారదుడు: దేవా, పూర్వము శుభాశుభకర్మలను గూర్చి నాకు తెలియజేసియుంటిరి, ఇక వినవలసినది నాకు ఒక్కటేయున్నది, అది అతిరహస్యమైనది. నాయందు మీకు అనుగ్రహమున్నచో దానిని నాకు తెలియజేయుడు. ప్రాప్తే కలియుగే ఘోరే నరాః పుణ్యవర్జితాః దురాచారరతా సర్వే సత్యవార్తాపరామఖా పరాపవాద నిరతాః పరద్రవ్యాభిలాషిన పరస్త్రీ సక్తమనసః పరహింసా పరాయణాః. దేహాత్మదృష్ట్యో మూఢ నాస్తి కాం పశుబుద్ధయః మాతా పితృకృత ద్వేషాస్త్రీ దేవాః కామ కింకరాః విప్రాలోభ గ్రహగ్రస్తా వేద విక్రయ జీవినః ధనార్జనార్థ నారథీ మభ్యస్తు విద్యామద విమోహితాః త్యక్తస్వజాతి కర్మాణః ప్రాయశః పరవంచకా. క్షత్రియాశ్చత్థా వైశ్యాస్వధర్మత్యాగశీలిన తద్వచ్చూద్రశ్చయే కేచిద్రామణచార తత్పరాః స్త్రియశ్చ ప్రాయశుభ్రష్టా భర్తవజ్ఞాన నిర్భయాః స్వసురద్రోహకారిణ్యో భవిష్యంతి న సంశయః. ఏతేషాం నష్టబుద్ధీనాం పరలోకః కథం భవేత్ ఇతి చింతాకులం చిత్తం బాయతే మమ సంతతం. లఘుపాయన ఏనేషాం పరలోక గతిర్భవేత్. భయంకరమగు కలిగియుగమందు నరులు పుణ్యకార్యాలను చేయరు, దుష్కర్మలను చేతురు, అసత్యాలను చెప్పెదరు, ఇతరులను నిందిస్తారు, ఇతరుల ధనాన్ని అశిస్తారు, దేహమే ఆత్మ అనే భావనలో ఉంటారు ఆమూఢులు. కామాసక్తులై తల్లిదండ్రులను ద్వేషిస్తారు, వర్ణాశ్రమ ధర్మాలను పాటించరు, స్త్రీలు భర్తలను గౌరవించరు, వీరికి పరమసుఖమెట్లు కలుగును అని నామనస్సు చింతిస్తూ ఉంది. వాసర్వజ్యులు జనులకు ఇహ పరసుఖములు కలిగించునట్టి సులభోపాయమును చెప్పుడు అని నారదుడు అడుగగా బ్రహ్మదేవుడిట్లు చెప్పెను: నారదా, నీవు సర్వజనులకు శ్రేయమైన దానిని అడిగితివి, దానిని నీకు చెప్పెదను వినుము. పూర్వము పార్వతీదేవి తాను సర్వజురాలేను. 8. తన భక్తులకు మేలు కలిగించాలని పరమేశ్వరుని వినయంతో ప్రశ్నించి శ్రీరామతత్వము సెలవీయమని ప్రార్థించింది. పరమేశ్వరుడు అంత పరమరహస్యమైన అధ్యాత్మ రామాయణమును, తత్వశాస్త్రమును తన ప్రియురాలగు పార్వతీదేవికి వివరించెను. జగజ్జననియగు పార్వతి అది మొదలు ఆధ్యాత్మరామాయణమును రేయింబవళ్ళు ధ్యానించుచు ఆత్మానందము ననుభవించుచున్నది. నారద, ఆయధ్యాత్మ రామాయణము జనులు భాగ్యవశమున ఎప్పుడు భూలోకమున ప్రచారమునందుకో అప్పుడు జనులు దానిని పఠించిన ఏడల సద్ధతి బొందగలరు. అధ్యాత్మ రామాయణము ఎక్కడ చదవడం వినడం జరుగుతుందో అక్కడ కలిపురుషుడు నిలువలేక భయపడి పారిపోవును. అప్పుడు వేదాంత సిద్ధాంతము సర్వజనులకు స్పష్టముగా గోచరముగుట చేత శాస్త్ర వివాదములు నశించును. అద్వితీయ సచ్చిదానంద లక్షణ మగు శ్రీరామతత్వము జనులకు సుబోధము కాగలదు. నారద, అధ్యాత్మ రామాయణమును వినుట చదుపుట మొదలగువాని ఫలమును నిశ్శేషముగా చెప్పుటకు నాకు శక్తి లేదు. అయినను నాకు శివుడు చెప్పిన విధముగా అధ్యాత్మ రామాయణ మహాత్మ్యమును నాసక్తి కొలది కొంచెము నీకు చెప్పెదను. సావధానముగా వినుము. లోకమందెవడు అధ్యాత్మ రామాయణమును భక్తితో పఠించునో అతని పాపములన్నీయు వెంటనే నశించును. ఎవడు ఇతర వ్యవహారములందు బుద్ధినుంచుక ప్రతి నిత్యము యథాశక్తితో అధ్యాత్మ రామాయణమును ఇతరులకు చెప్పునో అతడు జీవన్ముక్తుడగును. దీనిని భక్తితో పూజించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలము గల్గును. ఎవడు అధ్యాత్మ రామాయణమును తన దగ్గర ఉంచుకొని నమస్కరించునో అతనికి సమస్త దేవతలను పూజించిన ఫలము గలును. దీని వ్రాసి రామభక్తులకు ఇచ్చిన వారికి లోకమున వేదాధ్యయనము చేతను శాస్త్ర వ్యాఖ్యానము చేతను గలుగు ఫలము కలుగగలదు. వైష్ణవోత్తము డవగు నారద ఏకాదశి దినమందు ఉపవసించి సభలో అధ్యాత్మ రామాయణమున కద్దము చెప్పిన రామభక్తునకు అక్షరము నకు లక్ష ప్రకారము గాయత్రి మంత్ర పురశ్చర్య చేసినంత ఫలము కలుగును. శ్రీరామనవమి నాడు ఉపవసించి రాత్రి జాగరణ చేసి సమాహిత మనస్కుడై అధ్యాత్మ రామాయణమును పఠించిన వానికి లేక విన్నవానికి కురుక్షేత్రాది పుణ్యతీర్థములందు సూర్యగ్రహణమున స్నానము చేసి వ్యాసుల వంటి మహనీయులకు తన ఎత్తు ధనమునిచ్చినవానికెంత ఫలము గల్గునో అంత ఫలము గల్గును, ఇందుకు సందేహము లేదు. జి అధ్యాత్మ రామాయణము నందలి శ్రీరామ హృదయమును పఠించుచు తులసికి గాని అశ్వత్థ వృక్షమునకు గాని ప్రదక్షిణలు సల్పువానికి బ్రహ్మహత్యా పాపము కూడా నశించును. శ్రీరామ గీతా మాహాత్మ్యం కృత్స్నం జానాతి శంకరః తదర్థం గిరిజావెత్తి తదర్థం వేద్మ్యహం మునే తత్తే కించిత్ ప్రవక్ష్యామి కృత్స్నం వక్తుం నశక్యతే. మరియు అధ్యాత్మ రామాయణ మందలి శ్రీరామ గీత యొక్క ప్రభావము పూర్ణముగా ఎరిగినవాడు శివుడు ఒక్కడే. దానిలో సగము మాత్రమే పార్వతీదేవికి తెలుసును, దానిలో సగం మాత్రమే నాకు తెలియను. నారద, అట్టి శ్రీరామ గీత మహాపాపములను సైతము నశింపజేయగలదు. శ్రీరాముడు భక్తులపై గల ప్రేమచే సముద్రము వంటి ఉపనిషత్తులను మధించి అమృతము వంటి ఆ గీతను ఉద్భవింపజేసి లక్ష్మణునికిచ్చెను. దానిని అభ్యసించిన మనుష్యుడు జీవన్ముక్తుడగును. పూర్వము పరశురాముడు కార్తవీర్యుని వధింపగోరి ఈశ్వరుని వద్ద ధనుర్విద్యనభ్యసించినప్పుడు పార్వతీదేవి ద్వారా అధ్యాత్మ రామాయణమును పఠింపుచు శ్రీఘ్రముగా నారాయణాంశమును పొందెను. ఇట్టి మహాశక్తి సమన్వితమైన ఈ గ్రంథరాజమును తన్మహాత్మ్యమును శ్రద్ధతో పఠించినను వినినను అతడు దేవతలకు పూజ్యుడై విష్ణులోకమును పొందును. ఇత్యాశే శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే అధ్యాత్మ రామాయణ మహాత్మ్యం సమాప్తం.